దీవెన 57వది. మొట్టమొదటిసారి నేను ఆయన్ను తిలకించినప్పుడు పురాతన క్రైస్తవ సిద్ధపురుషుడు అకస్మాత్తుగా శరీరాన్ని ధరించినట్టు నేను భావించాను. తెల్లటి ఆయన పొడుగాట జుత్తు గెడ్డము ఆయన ధరించిన ధవళ వస్త్రంలో కలిసిపోయినట్టు, చీకటిలో ఆయన కోమల ముఖం కాంతివంతమై నేత్రాలు శక్తివంతుడన్న ఎరుకతో రగులుకొని ఉన్నాయి. ఆహ్లాదకరమైన చక్కటి గొంతుకతో ఆయన మాట్లాడారు. అస్తమిస్తున్న సూర్యుని వైపు బారులు తీరి వెళ్తున్న పక్షులాగా ఆయన మాటలు ఒకదాని ఒకటి అనుసరించాయి. ఆయన నన్ను ఆశీర్వదించారు. మరుసటి దినం గోధుడి వేళ నాకెల్లప్పుడూ శాంతిని ప్రసాదించే నా గుహను నేను సందర్శించాను. పూర్ణచంద్రుడు ఉదయించి నల్లగా ఉన్న భూమి అంతలో నిండితో నిండిపోయే వరకు నేను ఒక మూల కూర్చొని ధ్యానించాను. తన చల్లని కాంతిని ప్రశిస్తూ లోపలికి తొంగి చూస్తూ హిమాలయ పర్వతాల్లో అతి శ్రేష్ఠుడైన ఋషి తలను తన గుంకృత ఆనందంలో తాకింది. హిమాలయ రాత్రి నేపథ్యంలో దాన్ని ముద్రితమైనట్టు చెక్కింది. ఆయన ఘనత చెందిన ఒక బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చారు. ఆయన బెంగాలీ భాష మాట్లాడడానికి తిరస్కరించారు. ఆయన 100 సంవత్సరాలు హిమాలయాల్లో మేఘాలను తాకుతూ వస్తున్న గాలిని పీల్చారు. పవిత్ర గంగా నదిలో స్నానమాడారు. ఎందరెందరో విద్యార్థుల ఆత్మలు ఆయన స్పర్శతో ఉద్ధరింపబడ్డాయి. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణులు ఆయనకు అండగా నిలిచారు. మౌనం చుట్టూ ఆవరించుండగా ఆయన ఏ మాట ఉచ్చరించకుండా ఉన్నప్పుడు నా గురువుగారిని నేను ఇంకా బాగా ఎదుగుదను. ఆయన ఆలోచనల పలుకులు నేను వినగలుస్తా. తన సొంత పాటలో తాను పాడుకుంటూ ఉండగా హిమాలయలో పూలు ప్రోగు చేసి యోగ సాంప్రదాయంలో తర్ఫీతు పొందిన అంతఃకరణ నుండి తెచ్చిన సంపద విజ్ఞానం యొక్క ఒక కష్టతర పరిశీలన. నేను పెరుగుతున్న పద్ధతిలో అందుకున్న అనుభవాలతో నేను సాంప్రదాయాన్ని పూర్తిగా నమ్మను. చాలాసార్లు నాణ్యత లేనివి, కొన్నిసార్లు నాణ్యత ఉన్నదిగా వాటిని నేను కనుగొన్నాను. నా అనుభవాలన్నీ నాకు మార్గదర్శకత్వం చేయవు. వారసత్వంగా బోధన ద్వారా వచ్చిన అనుభవాలు కాక సమాజ స్థితిలో అందిన కొన్ని అనుభవాలు ఇంకా నాకు మార్గదర్శకము అవుతున్నాయి. నేను పిన్న వయసులో నేర్చుకున్నవన్నీ మర్చిపోయే మార్గం నేను కనుగొన్నాను. పునఃస్మరణ చేసుకున్న విజ్ఞానం కూడా నాకుంది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు యోగ్యమైనవి, అయోగ్యమైనవి, నేను ఉంచుకునే గదిలో ఉన్న వాటిలో మంచివని నేను భద్రపరుచుకున్న వాటి నుండి నేను జ్ఞప్తికి తెచ్చుకోగలను. యోగులు కాని వారికి జ్ఞానుల భూమిని అనిపిస్తుంది. అది ఒక్కటికి కాదు, కానీ నా విద్యార్థులకు బోధించేటప్పుడు ఇది సహాయకారి అవుతుంది. చరిత్ర ఉన్న ప్రపంచంలో నివసిస్తూ ఎల్లప్పుడూ జరిగిన జప్తిలోనికి తెచ్చుకునే వాతావరణం ఉండి వర్తమానంలో బ్రతికే విజ్ఞత లేని వారికి ఎంత నిరసన పాత్రలో వారు. యోగులకు తమ ప్రత్యేక నివాస స్థలం అనుభూతుల అంతరస్థ సామ్రాజ్యంలో ఉంటుంది. ఇది అఘాళ చైతన్య లోతు నుండి వెల్లడయ్యే వాస్తవికత ప్రపంచం. అన్ని సృజనాత్మక భావాలు ఇక్కడ మొరకెత్తును. తేజవంతమైన స్వేచ్ఛ యొక్క అనుభూతి ఇక్కడ లభ్యమగును. అనవతరంగా పారే భూగర్భ ప్రవాహం మనుషుల అంతా ప్రకృంపచేస్తుంది. మానవ కల్పిత మత ప్రవచనాలు స్వీకరించుటకు నన్ను నేను ఉంచుకోవడానికి నిరాకరించాను. స్మృతుల అధికారానికి లోబడిన ఆధిక్యతల ప్రాబల్యాల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకున్నాను. మతాచార సంస్థల బోధనను నేను ఎల్లప్పుడూ సందేహించాను. మతాచార సంస్థల బోధనను నేను ఎల్లప్పుడూ సందేహించాను. నన్ను ప్రశ్నించమని కూడా నేను ఆశిస్తాను. అందరూ కూడా నేను చెప్పే వాటిపై అపనమ్మకం ఉంచుకునే హక్కు ఉంది. కానీ దీర్ఘంగా యోచిస్తూ కూర్చొనకు. అప్పుడప్పుడు నేను ప్రశ్నించుకోవడం మర్చిపోకు. నీ సందేహాలను సందేహించడం కూడా నేర్చుకో. నేను నా దృష్టిని వెనుకకు మరల్చి నువ్వు సరైన దారిలో నేను ఉన్నావని నా చెవుల అంతర్భాగంలో మూగుతున్న ధ్వని తెలుసుకున్నప్పుడు నాకు దారి చూపిస్తున్న ధ్వనిని పాల్గొనేదా లేక కఠోర నియమాలతో నచ్చే విధేయతన్న గుడ్డి పదాన్ని అనుసరించేదా? ఉపనిషత్తులు నాకు ఉత్తేజాన్ని సాంత్వనకు ఇచ్చే గొప్ప ఆధారాలు. అవి కూడా అదే చెప్తాయి. మనస్సు నుండి వచ్చేది కాదు నా విజ్ఞానం. గాఢ ధ్యాన మననాల ద్వారా నాకందిన లోకాతీత దృష్టి నుండి వచ్చినది. ఏకాంత నిశ్శబ్ద నిశి వేళ, ప్రపంచమంతా నిద్రలో మునిగిన వేళ నేను వేకువగా ఉంటాను. కథ అంటే ఏమిటో తెలియని గాఢనతను నా నిద్రపై ఇప్పుడు పోయాము. భూగర్భం నుండే ప్రశ్నించే ఒక ప్రేమపూరిత గాలి మరలా నన్నొకసారి ముదురు సాయం సమయం నిశ్శబ్దంలోనికి పోనివ్వు. భూగర్భం నుండి ప్రసరించే ఒక ప్రేమపూరిత గాలి మరలా నన్నొకసారి ముదురు సాయం సమయం నిశ్శబ్దంలోనికి పోనివ్వు. నిశివేళ చెట్లపై నుండి పూలు రాలుతుండగా నాకై నేను నిశ్శబ్దంలోకి వెడతాను. అది నా హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది.